క్రీస్తు లాగా, మహమ్మద్ లాగా, బుద్ధుడు లాగా, జనుడు లాగా హిందూ అనేవాడు ఎక్కడా పుట్టలేదు, చావలే. అందుకని హిందూ మతానికి అర్థం లేదు. భారతదేశంలో ధర్మ ప్రచారం ప్రాచీన కాలం నుండి జరుగుతూ వచ్చింది. అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఆర్య సమాజం దేశ స్వాతంత్ర్యం కొరకు పాటుపడ్డది. ఇదివరకే మీకు వినిపించారు లాలా లాజ్పత్ రాయ్, స్వామి శ్రద్ధానంద ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఆర్య సమాజకులు. వాళ్ళంతా పెద్ద దేశభక్తులు. అందుచేత దేశభక్తితో ఈ దేశాన్ని ఉద్ధరించడానికి ఎవరైనా పాటుపడు దలుచుకుంటే వాళ్ళు ఆర్య సమాజంలో చేరొచ్చు. ఆర్య సమాజం మొట్టమొదటి స్వరాజ్య శబ్దాన్ని ఈ దేశంలో ప్రయోగించింది ఆర్య సమాజం. ఆర్య సమాజ సంస్థాపకుడైనటువంటి దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశంలో రాశారు 1875లో. కాంగ్రెస్ వాళ్ళకి ఇది తెలియదు. ఈ దేశంలో స్వరాజ్య పదాన్ని దాదాభాయి నవరోజు మొట్టమొదట ప్రయోగించాడని చెబుతారు. ఆ దాదాభాయి నవరోజు ఈ స్వరాజ్య శబ్దాన్ని సత్యార్థ ప్రకాశంలో చదువుకుని ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు దాన్ని చెప్పాడు. ఒక రోజున బొంబాయిలో దాదాభాయి నవరోజు సత్యార్థ ప్రకాశం తిరగేస్తున్నట్ట. అప్పుడు గోఖలే ఒక మహాశయుడు ఉండేవాడు, ఆయన కూడా మన దేశపు నాయకుల్లో ఒకడు, మితవాది. ఆయన సూచి దాదాభాయి నవరోజు వీరితో అన్నట్ట, ఏమయ్యా నువ్వు ఆర్య సమాజకుడు కదలుచుకున్నావా ఏమిటి అని. అదేం లేదండి, సత్యార్థ ప్రకాశం చూస్తున్నాను, ఇందులో స్వామి దయానంద సరస్వతి పరదేశీయులు ఎంత ప్రేమతో ఈ దేశాన్ని పరిపాలించిన తల్లిదండ్రులలాగా, అది ఈ దేశానికి పనికి రాదు. ఈ దేశం వారు ఎంత చెడ్డగా పరిపాలించుకున్నా సరే ఈ దేశాన్ని ఈ దేశవాసులే పరిపాలించాలి. ఈ దేశానికి స్వరాజ్యం రావాలి అని వ్రాసినదండి అని చెప్పాట. ఆ విధంగా స్వరాజ్యాన్ని సంపాదించడానికి ఉద్దేశమైనటువంటి ప్రప్రథమ సంస్థ ఈ దేశంలో దయానంద మహర్షి స్థాపించినటువంటి ఆర్య సమాజం. అందువల్ల దేశభక్తుడు, నిజమైన దేశభక్తుడు కావాలంటే ఆర్య సమాజకుడు కావాలి. లాల్ బహదూర్ శాస్త్రి ఆర్య సమాజకుడు. ఆయన ఎంతటి గొప్పవాడో మీకు అందరికీ తెలుసు. ఆర్య సమాజకుడు దేశభక్తుడైతే లాల్ బహదూర్ శాస్త్రి లాగా తయారు. పంజాబ్ కేసరి లాలా లాజ్పత్ రాయ్ లాగా తయారవుతాడు. స్వామి శ్రద్ధానంద లాగా తయారవుతాడు. అందుకని మీరు దేశభక్తులు కావాలంటే, నిజమైన దేశభక్తులు, విప్లవవాదుల్లో కూడా భగత్ సింగ్, ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేరు నేను మర్చిపోతున్నా, వాళ్ళందరూ కూడా ఆర్య సమాజకు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా అగ్నిహోత్రం చేస్తూ ఉండేరు వాళ్ళు. విప్లవ వాదులు మళ్ళీ ఇప్పటి నక్సలైట్లు అంటూ వాళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళకి స్వరాజ్యం ఏమిటో, దేశం ఏమిటో, దేశభక్తి ఏమిటో అర్థం కాదు. ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న మూఢ నమ్మకాలను, అనాచారాలను, దురాచారాలను పోగొట్టాలి అంటే మీరు ఆది సమాజంలో చేరాలి. బాల్య వివాహాలను తొలగించడానికి ఈ దేశంలో ప్రభుత్వం ద్వారా మొట్టమొదట 13 ఏళ్లకు తక్కువ ఆయుస్సులో ఉన్నటువంటి, ఆయువులో ఉన్నటువంటి పిల్లలకు పెళ్లి చేయకూడదని బిల్లు పెట్టిన వాడు హరివిలాస శారద. ఆయన ఆర్య సమాజకుడు, ఆయన సంఘ సంస్కర్త అన్నవాడు. అలా ఈ దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యతను పోగొట్టడానికి ప్రప్రథమంగా ప్రయత్నం చేసింది ఆర్య సమాజం. దయానంద్ ఆర్య సమాజంలో చేరినటువంటి ఈ మాలమాదికులు అంటచ్చబులుసు ఉన్నారు చూడండి, అస్పృశ్యులు ఆర్య సమాజంలో తేలిన తర్వాత వాళ్ళు ఆర్యులుగా వ్యవహరింపబడుతూ ఉండేవాళ్ళు. గాంధీ గారు వచ్చి హరిజనులను ఉద్ధరిస్తాం, అస్పృశ్యులను ఉద్ధరించుదామని ప్రయత్నం చేసి వాళ్లకు హరిజనులని పేరు పెట్టాడు. ఇవాళ మనకు హరిజనులు అంటే ఎవరు, మాలమాదికులని అర్థం అవుతుంది. వాళ్ళు దూరంగానే ఉన్నారు, హరిజన వాళ్ళను ప్రత్యేకంగా తయారయ్యాయి. కానీ అందరిలో వాళ్ళు కలపలేరు, గాంధీ గారు కలపలేకపోయినాడు, పేరుతో కూడా వాళ్ళని వేరు చేశాడు. ఈ దేశంలో ఉన్నటువంటి కులభేదాలను పోగొట్టాలి, మానవులందరూ ఒక్కటి, మానవులలో హెచ్చు తగ్గులు ఉండకూడదు, కులభేదాలు ఉండకూడదు అని, ఈ కులభేదాలు అనేటువంటి దోషాన్ని పోగొట్టదలుచుకుంటే మీరు ఆర్య సమాజకులు కావాలి. ఎక్కడో దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళు నల్లవాళ్ళని అస్పృశ్యులుగా చూచారు, వాళ్ళని రోడ్ల మీద నడవటం లేదు అని దేశం అంతా గగ్గోలు పడుతుంది. ఇవాళ మన దేశంలో బ్రాహ్మణులకు, క్షత్రియుల దగ్గర నుండి అందరూ అస్పృశ్యులే. బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కాక మిగిలినటువంటి అన్ని కులాల వాళ్ళని అస్పృశ్యులుగా చూస్తున్నారు ఇవాళకి నేటి కూడా. బొల్లేపల్లి సత్యనారాయణ లాంటి ధనికుడు ఏటా లక్షలు ధర్మ కార్యాలకు ఖర్చు పెడతాడు బ్రాహ్మణులను పోషిస్తూ, కానీ ఆయన ఇంట్లోనే వారు ధర్మ ప్రచారం చేస్తూ బొల్లేపల్లి సత్యనారాయణ అస్పృశ్యుడిగా చూస్తున్నారు. కులాల్లో చూడండి, అందరికంటే మాది వాళ్ళ క్రింద, మాల వాళ్ళ క్రింద. వాళ్ళపైన ఒక్కొక్క కులాల పేర్లన్నీ చెప్పుకుంటూ వస్తే అందరూ ఒకరికొకరు అస్పృశ్యులు. ఇది హిందూ మతం. ఈ హిందూ మతం పేరుతో ఒక కులానికి ఇంకొక కులం అస్పృశ్యం. ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉందని దేశం అంతా గగ్గోలు పెట్టి తెల్లవాళ్ళను నల్లవాళ్ళను అన్యాయంగా చూస్తున్నారు, రోడ్ల మీద నడవనివ్వటం లేదు, వాళ్ళకి ఏమీ స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్నారని అన్ని దేశాలు గోలు పెడుతూ ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ బ్రాహ్మణుల కంటే క్షత్రియులు తక్కువ, క్షత్రియుల కంటే వైశ్యులు తక్కువ, వైశ్యుల కంటే శూద్రులు తక్కువ. ఆ శూద్రుల్లో కూడా కమ్మ వెలమ్మ వారు వేరు, ఒకరికంటే ఒకరు చాలి విధంగా అలా మాదిగా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తాకరు. మాలవాళ్ళు మాదిగాళ్ళు ఒకళ్ళనొకళ్ళు స్పృశించరు. ఈ అస్పృశ్యత హిందూ మతం పేరుతో ఇప్పటికీ స్థిరపడి ఉన్నది. గాంధీ గారు సతమతం అయినాడు పోల, కానీ అస్పృశ్యత ఈ దేశానికి కళంకం అని చెప్పిన వాడు మొట్టమొదటి వాడు దయానంద. ఆర్య సమాజం కులభేదాలని పాటించదు, అంచేత ఇప్పుడున్నటువంటి కులభేదాల వల్ల దేశంలో ఎంత అనర్థం జరుగుతున్నదో చూడండి. కమవాళ్ళకి కాపులకు మధ్యలో ఎన్ని అత్యాచారాలు జరిగాయి కేవలం కులం పేరుతో. నేను ఎక్కడికన్నా వెళితే అడుగుతారు, అయ్యా మీరెవరు అని. అయ్యా నేను మనిషిని కదా, నీకేం కనపట్టం లేదా అంటా నేను. ఆహా మనుషులే లేండి, అయినా మీరెవరు అని ప్రశ్న. అంటే ఏమిటో మీరు అడిగేది నాకు అభిప్రాయం బోధపడటం లేదు. నేనేమన్నా మహమ్మదీయుని అనుకుంటున్నారా లేక క్రైస్తవుని అనుకుంటున్నారా? కాదే, మీరనుకునే హిందువుల్లోనే నేను చేరతాము అంటా. మీరు హిందువులేండి, మీ మెడలో ద్వంద్వం ఉంది, మీరు సంస్కృతం మాట్లాడుతున్నారు, వేద మంత్రాలు చెబుతున్నారు, మీరు హిందువులు కాక మరెవరు అవుతారు? హిందువులే కానీ అయినా మీరెవరండి? ఏం చెప్పాలి? వారి మనస్సులో నేను ఎవరినో బ్రాహ్మణో క్షత్రియుడినో వెలమనో లేకపోతే కమ్మనో రెడ్డినో జాలనో సాలివాన్నో జంగవాన్నో ఇవన్నీ చెప్పాలి. ఎందుకు? నేను చెప్పేదాంట్లో ఏదన్నా మంచి ఉంటే ఈనాడు, తప్పు చెబితే ఇది మీరు తప్పు చెబుతున్నారని నాకు చెబితే నేను దిద్దుకోవటానికి వీలవుతుంది. అందువల్ల ఏమిటి మీరు నన్ను అడిగేది? ఒకవేళ నేను బ్రాహ్మణులని చెబుతాననుకోండి, మళ్ళీ బ్రాహ్మణుల్లో మీరు వైదికులా లేక నియోగులా? నియోగులైతే 6,000, 4,000, 3,000 నియోగులా? లేక వైదికులైతే ఎలగాండిలా తెలగాండిలా పల్నాటి వాళ్ళ వేగినాటి వాళ్ళ మురికినాటి వాళ్ళ? ఎందుకు ఇది? మనిషిని మనిషిగా చూచే స్థితి ఇప్పటికీ లేదు మన దేశంలో. ఎందుకయ్యా ఇవన్నీ నేను మీతో వియ్యబొందటానికి రాలేదు? నన్ను ఒక మానవుడిగా మీరు చూడకూడదు అంటే వెళ్ళేదండి అంటే చివరకు నేను చెబుతా, అయ్యా నేను హరిజనుణ్ణి అని. మీరెట్లా అవుతారండి హరిజనులు? ఒప్పుకోరు మళ్ళీ. ఇది దేశ స్థితి. దేశంలో భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మనుషులు అని మనం వ్యవహరించలేకపోతున్నాం. ఈ దేశంలో క్రైస్తవులు కావడానికే కారణం ఎవరు? హిందూ మతం, కులభేదం, అస్పృశ్యత. మహమ్మదీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అరబ్ నుండి వచ్చారు. మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్న భారతీయులే, వాళ్ళంతా వైదికులే. ఈ విధంగా మన దేశంలో ఎందరో క్రైస్తవులు కావటానికి కారణం హిందూ మతం, మహమ్మదీయులు కావటానికి కారణం హిందూ మతం. అంబేద్కర్ ఎంత పెద్ద గొప్పగా చదువుకున్నవాడు, భారతదేశపు రాజ్యాంగాన్ని తయారు చేసిన వాడు ఆయన. అటువంటి వాడు అస్పృశ్యుడు, హిందువుల్లో ఉండలేక బౌద్ధుడైపోయినాడు. అంచేత ఈ దేశంలో ఉన్నటువంటి కులభేదాలను తొలగించాలి అంటే మీరు ఆది సమాధి కొలుద్దామని. మీకు ఆశ్చర్యం అవుతుంది, ఈ దేశంలో ఖద్దరు ప్రచారం చేసినటువంటి వాడు దయానంద్. నేను 1928 ఢిల్లీలో వెళితే అక్కడ ఒక అఖిల భారత ఆర్యన్ కాన్ఫరెన్స్ జరిగింది. రాజస్థాన్ నుండి ఒక రాజా వచ్చాడు, దయానందుని శిష్యుడు ఆయన. ఆయన తన వెంట పెట్టెలో గుడ్డలు పెట్టి తీసుకొచ్చాడు, ఖద్దరు గుడ్డలు. అవి అందరిలో ప్రదర్శించి స్వామి దయానందుడు తన చేతులతో, నాయన నీవు ఖద్దరు గుడ్డ కట్టా, ఈ దేశవాసి ఈ దేశం గుండెలు నువ్వు కట్టుకోవాలి అని నాకు ఇచ్చారు. అప్పటి నుంచి నేను వీటిని పెట్టులో పెట్టి దాచి నేను అప్పటి నుంచి ఖద్దరు ధరిస్తున్నాను అన్నాడు. దయానందుడు ఒక రోజున గంగ ఒడ్డును తిరుగుతూ ఉంటే ఒక తల్లి చనిపోయిన పసిబిడ్డను చేతుల్లో పెట్టుకుని పైన ఒక గుడ్డ కప్పి తీసుకొచ్చి గంగలో కొంచెం దూరం తీసుకువెళ్ళి ప్రవాహంలో పిల్లవాడిని వదిలిపెట్టి ఆ గుడ్డ తీసుకుని వెనక్కి వస్తుంది ఏడ్చుకుంటూ. శవం చనిపోయినటువంటి పసిబిడ్డ మీద కప్పినటువంటి చిన్న గుడ్డ వదిలిపెట్టలేక ఎంత దారిద్ర్యం ఉందో చూడండి. అది దయానందుడు చూచి కళ్ళ వంటి నీళ్లు గారుస్తారు. ఈ దేశంలో గుడ్డలకి ఇంత దారిద్ర్యం అని నాటి నుండి ఆయన ఖద్దరు ప్రచారం ముందు రాజుల్లో ప్రచారం చేశాడు. ఎద్యదాచరతి శ్రేష్ఠ స్తత్వమేవ ఇతరో జన అని. పెద్దవాడు ఏది చేస్తే అది ఇతరులు చేస్తారు. అందుకని రాజులను కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం ఖద్దరు గుడ్డలు కట్టమన్నారు, స్వదేశ వస్తువులను వాడమన్నారు. ఉదాహరణ చెబుతూ బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ ఆఫీసులో ఇంగ్లీషు వాళ్ళు మన దేశంలో ఆఫీసులో వాళ్ళ బూట్లను రాణిస్తారు, మన చెప్పులు దొరుకుని రానివ్వరు. వాళ్ళకి బూట్ల మీద అంత ప్రేమ ఉన్నది వాళ్ళ దేశం చెప్పుల మీద, మన దేశం చెప్పులు వాళ్ళకి వెనికిరావు. మీరేమో ఆ మాత్రం గ్రహించలేరా అని ఆ విధంగా స్వదేశ వస్తువులను మీరు ప్రేమించాలి, మీ దేశ వస్తువులను మీరు వాడుకోవాలి, పరదేశ వస్తువులను వాడకూడదు అని ప్రబోధం చేసింది ఆర్య సమాజ స్థాపకుడు అయినటువంటి దయానంద మహర్షి. ఈ దేశంలో విదేశీ విద్య పనికిరాదు, నేషనల్ ఎడ్యుకేషన్ కావాలి, ఈ ఇంగ్లీషు విద్యాలయాలన్నీ తీసివేయాలి, మీ జాతీయ భాషకు సంబంధించినటువంటి చదువులు చదువుకోండి జాతీయ విద్య అని గురుకులాలు పెట్టి గవర్నమెంట్ సహాయం లేకుండా ఈ జాతీయ విద్యను ప్రబోధం చేసింది ఆర్య సమాజం. ఈ దేశంలో ఆడవాళ్ళకి చదువు లేకుండా పోతే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా వేదాలు శాస్త్రాలన్నీ కూడా చదవవలసింది, చదవడానికి అర్హత ఉన్నది. వేదం ఎవరితో ఒక వ్యక్తి సొత్తు కాదు, ఒక కులపు సొత్తు కాదది, భగవంతుని భగవంతుడిచ్చినటువంటి జ్ఞానం. ప్రపంచ మానవులకి అందరికీ దాన్ని సంపాదించుకునే యోగ్యత ఉన్నది, అందరూ చదవాలి, స్త్రీలు కూడా వేదశాస్త్రాలు చదవాలి పురుషుల్లాగా అని చెప్పినటువంటిది ఆర్య సమాజం. 150 సంవత్సరాలకు పూర్వం, 115 సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు. బాల్య వివాహాలను తొలగించింది ఆర్య సమాజం, వృద్ధ వివాహాలు తొలగించింది ఆర్య సమాజం, బహుపత్నీకత్వం తొలగించింది ఆర్య సమాజం. ఈ విధంగా మనం చూస్తే ఈ దేశంలో ఇవాళ ఈ రాజనీతికి సంబంధించినటువంటి పార్టీలు కానివ్వండి, ఇంకా ఏ సంస్థలన్నా కానివ్వండి, ఏ ఉద్యమాలు ప్రచారం చేస్తున్నారో నడుపుతున్నారు, ఆ ఉద్యమాలు అన్నీ ప్రారంభించింది ఆర్య సమాజం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఈ చెడు మూఢ నమ్మకాలు, చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తుల గురించి శ్రాద్ధాలు పెట్టడం, తద్దినాలు పెట్టడం, ఏడూళ్ళు పెట్టడం, ఇంకేమేమిటో పోషకదాలు పెట్టడం, ఇవన్నీ అశాస్త్రీయములు అవైదికములని చెప్పేది ఆర్య సమాజం. బ్రతికుండగా తినడమే కాకుండా వాడిని పీడించుకుని చచ్చిపోయిన వాడి సొత్తు పంచుకోవడానికి ఈ దేశంలో ఏర్పాట్లు ఉన్నాయి. చచ్చిపోయిన వాడి సొత్తు వాడి బిల్లలకు పనికిరాదు, వాడికి మీరెవరు, దానికి అంతా అధికారులు మేము, మాకు పంచిపెట్టండి, మీకు పుణ్యం వస్తుంది. క్షేత్రదానం, భూదానం, గోదానం, పసిడి, హిరణ్యదానం, వీటితో చచ్చిపోయిన వారు సొత్తంతా పంచుకోవడానికి ఇప్పటికీ ఏర్పాట్లు ఉన్నాయి. ఆర్య సమాజకుడు, ఆర్య సమాజం ఈ దేశంలో. ఇప్పుడు ఈ ఊళ్ళో చూడండి, ఇక్కడ యజ్ఞం జరుగుతున్నది. ఇందులో కులభేదం పాటించకుండా ఎవరైనా వచ్చి యజ్ఞం చేస్తున్నారు. ఇది ఆర్య సమాజం యొక్క కృప, దయానందుని దయా. ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులు బ్రాహ్మణేతరుల ఇళ్లలో యజ్ఞం చేస్తే వాళ్ళే చేయాలి, డబ్బ్యం మాత్రం బ్రాహ్మణేతరులు. యజ్ఞం చేసే అధికారం వాళ్ళకి, మంత్రాలు వినే అధికారం. అంచేత మనం అందరం యజ్ఞం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దేశంలో సుభిక్షత దుర్భిక్ష లేకుండా చూసుకోవాలి అని అనుకుంటే మీరంతా ఆర్య సమాజకులు కావాలి. ఊరూర నగర నగరంలో అన్ని చోట్ల ఒక్కొక్క పేటలో ఒక్కొక్క సమాజం ఏర్పడి మానవులందరూ సమానం, మానవులందరూ అభివృద్ధి పొందాలి. వీరిలో హెచ్చుతగ్గులు పనికిరావు, మానవులలో జాతి భేదం లేదు. మానవత అనేది జాతి, అందువల్ల మానవుల్లో హెచ్చుతగ్గులు లేవు అని మీరు అందరికీ బోధించదలుచుకుంటే మీరు ఆర్య సమాజం ప్రచారం. గుంటూరు పట్టణం బాగా చదువుకున్న పట్టణం, ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎన్నో హై స్కూళ్ళు ఉన్నాయి, ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు. ఇక్కడంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆర్య సమాజం తెలుసుకుంటే ఆర్య సమాజం అంటే ఏమిటో, ఆర్య సమాజంలో చేరి దేశాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారని ఆశపడ్డాలి. కానీ ఇక్కడ ఆర్య సమాజాన్ని గురించి అగ్రవర్ణులో అని చెప్పుకునేవారు ఆర్య సమాజం నాస్తిక సమాజం అని చెబుతారు. మీరు వారం రోజుల నుంచి ఉంటున్నారే, నాస్తిక్యం నేను ఏమన్నా చెప్పాను? నేను ఆర్య సమాజకుణ్ణి. రోజు ఆస్తిక్యాన్ని గురించి, రోజు దేవుణ్ణి గురించి చెబుతూ వచ్చా. వేద శాస్త్రాలు ప్రచారం కావాలి, అందరూ చదవాలని నేను చెబుతున్నా. నాస్తికుడు చెబుతాడా ఈ మాట? ఇవాళ వేదాల ప్రచారం మానేసేసి వేదాల స్థానంలో భగవద్గీత అన్నిటికంటే ఉత్తమ గ్రంథం, భారతం పంచమ వేదం అని వీటికి వేదత్వం ఆపాదించి వేదాలను మరుగుపరిచి వేదములు వినకుండా చేసి వేదములు తాము చదవక ఇతరులకు చెప్పక ప్రపంచానికంతటికీ విజ్ఞానం ఇచ్చేటువంటి వేదాలను మరుగుపరిచినటువంటి వాళ్ళు వాళ్ళ నాస్తికులు ఆర్య సమాజం అని చెప్పండి కాస్త. ఇక్కడ రోజు యజమంత్రాలతో యజ్ఞం జరుగుతుంది, అందరూ వింటున్నారు. శూద్ర సమీపే నాధ్యేతవ్యం, శూద్రుని సమీపంలో వేదం చదవకూడదు అని శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, రామానుజాచార్యులు వీళ్ళంతా బ్రాహ్మణోత్తములు, తక్కిన వారికందరికీ గురువులు. వర్ణానాం బ్రాహ్మణో గురువు అని మేము గురువులం, మీ కొరకు జ్ఞానబోధన మేము చేస్తాం, మీరేం అక్కర్లా, మీరు మూర్ఖులు కండి అని చెప్పి ఈ దేశంలో ఆర్య సమాజం అందరికీ జ్ఞానం ఇస్తుంది, వేదం అందరినీ చదవమంటుంది, స్త్రీ పురుష భేదం లేకుండా. మీరు చూచారో లేదో ఇక్కడ రోజు 15 మంది ఆడవాళ్ళు వేద మంత్రాలు చదువుతున్నారు, వాళ్ళు అగ్నిహోత్రం చేస్తున్నారు. ఇది బ్రాహ్మణులు సహించరు, అందుకే చెబుతున్నారు ఆర్య సమాజం నాస్తికం అని. నాస్తికులు యజ్ఞాలు చేస్తారు, నాస్తికులు వేదాలు చదువుతారు, నాస్తికులు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారు. ఇవాళ బ్రాహ్మణులు అని చెప్పుకునేవారు, నిత్యం సంధ్యావందనం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉద్యోగాలు చేసేవాళ్ళంతా ఎక్కువ మంది బ్రాహ్మణులు, వారు నిత్యం ఉదయం సాయంత్రం సంధ్యావందనం చేస్తారు. ఎంతమంది మెళ్ళల్లో యజ్ఞోపం ఎట్లా ఉన్నదో తెలుసుకోండి కాస్త. వినోబా భావే లాంటి వాడు యజ్ఞోపవేతం తీసేశాడు, మహారాష్ట్ర బ్రాహ్మణుడు. అది ఎందుకు అంటే గాంధీ గారు తీసేశాడట. గాంధీ వాడు తిరిగి తక్కువ చెప్పి తీసేస్తే ఏం తీసేయాలి, బ్రాహ్మడు కదా. తెనాల్లో వెంపటి సూర్యనారాయణ గారు బ్రాహ్మణుడు, ఆయన యజ్ఞోపవేతం తీశాడు. ఎందుకంటే నేను గాంధీ భక్తుని అన్నాడు. బ్రాహ్మణుడు వేద భక్తులు కావాలి, భగవద్భక్తులు కావాలి. వేదం అందరినీ ద్విజులను కమ్మంటుంది. ఉపనయనాది సంస్కారం చేత అందరూ ద్విజులు కావాలి, బ్రాహ్మణులు కావాలి, క్షత్రియులు కావాలి, వైశ్యులు కావాలి. ఈ దేశంలో శూద్రులు అనేవాళ్ళు ఉండకూడదు. జన్మతో అందరూ శూద్రులే, సంస్కారములతో ద్విజులు అవుతారు అని ఆర్య సమాజం కులభేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ వేదాలను అందిస్తుంది. మీకు ఇష్టం లేదా మీ పిల్లలు వేదం చదవకూడదా, మీ పిల్లలు సంస్కృతం చదవకూడదా? మీ భాష, మీ ధర్మం తెలిపేటువంటి భాష సంస్కృతం చదవకుండా మీకు ధర్మం అంటే ఏమిటో చెబుతుందా? ఇంగ్లీషు విద్యలు చదువుకునే వాళ్ళకి ఏమన్నా ధర్మం అంటే ఏమిటో తెలుసునా? పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళంతా వెంకటేశ్వర్లకి తల వెంట్రుకలు ఇచ్చి వచ్చేటువంటి రకం ఇవాళ చదువు ఉంటారు. మీ వేషం ఏమిటి, మీ భాష ఏమిటి, మీ ధర్మం ఏమిటి ఇవాళ మనకు తెలియకుండా పోయింది. మీ పూర్వీలు ఏమాచరించి ప్రపంచానికి గురువులైనారు? 40 సంవత్సరాలు అయిపోయింది స్వరాజ్యం వచ్చి. మనం ఎవరం, మన పేరేమిటి, మనం హిందువులమా ఆర్యులమా, ఎవరం మనం అని కూడా తెలియదు. ఇప్పటికీ ఏమి ఎగ్గు లేకుండా వెనకాలకుండా మనల్ని మనం హిందువులం అని చెప్పుకుంటున్నాం. మహమ్మదీయులు అంటారు వీళ్ళు ఎంత మూర్ఖులరా, హిందూ అంటే కాఫిర్ అనే అర్థం కూడా వీళ్ళకి తెలియదు అని అంటున్నారు. హిందుస్థాన్ నా పాక్ స్థానం, మహమ్మదీయులు విడిపోయి వాళ్ళ దేశానికి పాకిస్థానం అని పేరు పెట్టుకున్నారు. అంటే పవిత్ర స్థానం అట. అది ఎందుకు పెట్టుకున్నారనుకున్నారు? హిందూస్థానం నా పాక్ స్థానం, అపవిత్ర దేశం ఇది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు హిందూ, హిందువులంటే డాకు, చోర్, బద్మాష్, గులాం, కాలా ఆద్మి, కాఫిర్. 4 దశాబ్దాలు కలిసినప్పటికీ మన పేరు మనకు తెలియదు. మన దేశ నాయకులు మన పేరు మనకు చెప్పలేకపోతున్నారు. ఇది ఎవరన్నా చెబితే ఆది సమాజం చెబుతుంది మీరంతా ఆర్యులు, మీరు పాపాత్ములు కారు, క్రైస్తవులు మిమ్మల్ని పాపాత్ములు అని పిలుస్తున్నారు. ఓ పాపులారా అని వాళ్ళు సంబోధన చేస్తుంటే మీరు వింటూ ఉంటారు. నేను నా దగ్గరకు ఒక క్రైస్తవుడు వచ్చి మనం పాపులం అన్నాడు. అంటే మనమంటా విన్నయ్యా, నీవు పాపివి, నీ తాత ముత్తాతలు పాపులు, నీ సంతతిని కన్నటువంటి ఆదము అవ్వా వాళ్ళు పాపులు, నేను కాదన్నాను. అదేమిటండి అన్నాడు. అదేమిటంటే మీ ఆదము అవ్వా పాపం చేసింది, వాళ్ళిద్దరికి పుట్టుకొచ్చారు మీరు, మేము వాళ్ళకి పుట్టలే, మేము భగవంతుని బిడ్డలం. ఈ సంగతి ఇవాళ మన బ్రాహ్మణోత్తములకు తెలియదు. పాపోహం, పాపకర్మాహం, పాపాత్మ, పాప సంభవ అని రోజు చెప్పుకుంటారు. నేను పాపిని, నేను పాపాత్ముని, పాపంతో పుట్టాను, అందుకనే ఈ దేశం ఇట్లా దరిద్ర స్థితిలో ఉంది. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం, ఈ షట్కర్మ బ్రాహ్మణ, బ్రాహ్మణుడు ఈ పనులు చెయ్యాలి. మన ధర్మశాస్త్రం చెబుతున్నది వాడు వేదం చదవాలి, ఇతరులకు వేదం చదివించాలి. తాను యజ్ఞం చేయాలి, ఇతరుల చేత చేయించాలి. తాను తన జ్ఞానాన్ని ఇతరులకు దానం చేయాలి. తన పొట్టు నింపుకోవడానికి ఇతరులు ఏదన్నా పెడితే తినాలి, గ్రహించాలి. ప్రతిగ్రహం అన్నా